ओम अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः केशव नारायण माधव गोविंद विष्णु मधुसूदन त्रिविक्रम वामन श्रीधर ऋषिकेश पद्मनाभ दामोदर शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ओम भूः ओम भुवः ओगुं सुवः ओम महः ओम जनः ओम तपः ओगुं सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमापो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवः सुवरोम् ममोपात्त समस्त दुरितक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थं प्रातः संध्यां उपासिष्ये ओम श्री केशवाय नमः आपो हिष्ठामयो भुवः तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वशिवतमो रसः तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरंगमामवः यस्य क्षयाय जिन्वथा आपो जनयथा च नः ओम भूर्भुवस्सुवः सूर्यश्च मामन्युश्च मन्युपतयश्च मन्युकृतेभ्यः पापेभ्यो रक्षन्ताम् यद्रात्र्या पापमकार्षम् मनसा वाचा हस्ताभ्याम् पद्भ्यामुदरेण शिष्ण्या रात्रिस्तदवलुम्पतु यत्किञ्च दुरितं मयि इदमहं मामृतयोनौ सूर्ये ज्योतिषि जुहोमि स्वाहा अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः केशव नारायण माधव गोविंद विष्णु मधुसूदन त्रिविक्रम वामन श्रीधर ऋषिकेश पद्मनाभ दामोदर दधिक्रावृण्णो अकारिषं जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत् प्रण आयोगुं शितारिषत् आपो हिष्ठामयो भुवः तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वश्यवतमो रसः तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरंगमामवः यस्य क्षयाय जिन्वथा आपो जनयथा च नः ओम भूर्भुवस्सुवः ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूः ओम भुवः ओगुं सुवः ओम महः ओम जनः ओम तपः ओगुं सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमापो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरोम् ममोपात्त समस्त दुरितक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थं प्रातः संध्या कालातीत प्रायश्चित्त अर्घ्य प्रदानं करिष्ये ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवस्सुवः असावादित्यो ब्रह्मा ब्रह्मैवाहमस्मि अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः केशव नारायण माधव गोविंद विष्णु मधुसूदन त्रिविक्रम वामन श्रीधर ऋषिकेश पद्मनाभ दामोदर आदित्यं तर्पयामि सोमं तर्पयामि अंगारकं तर्पयामि बुधं तर्पयामि बृहस्पतिं तर्पयामि शुक्रं तर्पयामि शनैश्चरं तर्पयामि राहुं तर्पयामि केतुं तर्पयामि కేశవం తర్పయామి, నారాయణం తర్పయామి, మాధవం తర్పయామి, గోవిందం తర్పయామి, విష్ణుం తర్పయామి, మధుసూదనం తర్పయామి, త్రివిక్రమం తర్పయామి, వామనం తర్పయామి, శ్రీధరం తర్పయామి, హృషీకేశం తర్పయామి, పద్మనాభం తర్పయామి, దామోదరం తర్పయామి. ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యా గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే. ప్రణవస్య ఋషిర్బ్రహ్మా దేవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవతా. భూరాది సప్త వ్యాహృతీనాం అత్రి భృగు కుత్స వసిష్ఠ గౌతమ కాశ్యప ఆంగీరస ఋషయః గాయత్రీ ఉష్ణిక్ అనుష్టుప్ బృహతీ పంక్తి త్రుష్టుప్ జగత్యశ్చందాంసి అగ్ని వాయు అర్క వాగీష వరుణ ఇంద్ర విశ్వే దేవా దేవతాః. ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ఆయాత్వితి అనువాకస్య వామదేవ ఋషి అనుష్టుప్ ఛందః గాయత్రీ దేవత. ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సంమితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వనః. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయురభిభూరోం. గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి. సావిత్ర్యా ఋషిర్విశ్వామిత్రః నిజిర్గాయత్రీ ఛందః సవితా దేవత. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ప్రాతః సంధ్యా గాయత్రీ ఉపస్థానం కరిష్యే. ఉత్తమే శిఖరే దేవీ భూమ్యాం పర్వతమూర్ధని ബ്രാഹ്മണേഭ്യോ ഹ്യനുജ്ഞാനം ഗച്ഛദേവി യഥാസുഖം. മിത്രസ്യ ചർഷണീ ധൃതശ്രവോ ദേവസ്യ സാനസിം സത്യം ചിത്രശ്രവസ്തമം മിത്രോ ജനാന് യാതയതി പ്രജാനൻ മിത്രോദാധാര പൃഥിവീമുതദ്യാം. മിത്ര കൃഷ്ടീരണിമിഷാഭിചഷ്ടേ സത്യായ ഹവ്യം ഘൃതവദ്വിധേമ പ്രസമിത്തമർത്തോ അസ്തു പ്രയസ്വാന്യസ്ത ആദിത്യ ശിക്ഷതി വ്രതേന നഹന്യതേന ജീയതേ ത്വോതോ നൈനമഗുംഹോ അശ്നോത്യന്തിതോ ന ദൂരാത്. സന്ധ്യായൈ നമഃ, സാവിത്ര്യൈ നമഃ, ഗായത്ര്യൈ നമഃ, സരസ്വത്യൈ നമഃ, സർവാഭ്യോ ദേവതാഭ്യോ നമോ നമഃ. കാമോകാരിഷീൻ മന്യുരകാരിഷീൻ നമോ നമഃ. അഭിവാദയേ വൈശ്വാമിത്ര ആഘമർഷണ കൗശിക ത്രയാരിഷേയ പ്രവരാൻവിത കൗശികഗോത്ര ആപസ്തംബസൂത്ര യജുശാഖാധ്യായീ ശ്രീകൃഷ്ണശർമാ നാമാഹം അസ്മി ഭോഃ. പ്രാച്യൈ ദിശേ നമഃ, ദക്ഷിണായൈ ദിശേ നമഃ, പ്രതീച്യൈ ദിശേ നമഃ, ഉദീച്യൈ ദിശേ നമഃ, ഊർധ്വായ നമഃ, അധരായ നമഃ, അന്തരിക്ഷായ നമഃ, ഭൂമ്യൈ നമഃ, ബ്രഹ്മണേ നമഃ, വിഷ്ണവേ നമഃ, മൃത്യവേ നമഃ, യമായ നമഃ, യമായ ധർമ്മരാജായ മൃത്യവേ ചാന്തകായ ച, വൈവസ്വതായ കാലായ സർവഭൂതക്ഷയായ ച, ഔദുംബരായ ദഗ്നായ നീലായ പരമേഷ്ഠിനേ, വൃകോദരായ ചിത്രായ ചിത്രഗുപ്തായ വൈ നമഃ, ചിത്രഗുപ്തായ വൈ നമ, ഓം നമ ഇതി. നർമ്മദായൈ നമഃ പ്രാതഃ, നർമ്മദായൈ നമോ നിശി, നമോസ്തു നർമ്മദേ തുഭ്യം ത്രാഹി മാം വിഷസർപ്പതഃ, അപസർപ്പസർപ്പഭദ്രം തേ ദൂരം ഗച്ഛ മഹായശഃ, ജനമേജയസ്യ യജ്ഞാം തേ അസ്തീകവചനം സ്മരന്, ജരത്കാരോർജരത്കാർവാം സമുത്പന്നോ മഹായശാഃ, അസ്തീകസത്യസന്ധോ മാം പന്നഗേഭ്യോഭിരക്ഷതു, പന്നഗേഭ്യോഭിരക്ഷത്വോം നമ ഇതി. ഋതകം സത്യം പരം ബ്രഹ്മപുരുഷം കൃഷ്ണപിംഗളം ഊർധ്വരേതം വിരൂപാക്ഷം വിശ്വരൂപായ വൈ നമഃ, വിശ്വരൂപായ വൈ നമ, ഓം നമ ഇതി. നമഃ സവിത്രേ ജഗദേക ചക്ഷുഷേ ജഗത്പ്രസൂതിസ്ഥിതിനാശഹേതവേ ത്രയീമയായ ത്രിഗുണാത്മധാരിണേ വിരിഞ്ചി നാരായണ ശങ്കരാത്മനേ, ധ്യേയഃ സദാ സവിതൃമണ്ഡലമധ്യവർത്തീ നാരായണഃ സരസിജാസന സന്നിവിഷ്ടഃ കേയൂരവാന് മകരകുണ്ഡലവാന് കിരീടീഹാരീ ഹിരണ്മയ വപുഃ ധൃതശംഖചക്രഃ, ശംഖചക്രഗദാപാണേ ദ്വാരകാനിലയാച്യുത ഗോവിന്ദപുണ്ഡരീകാക്ഷരക്ഷമാം ശരണാഗതം, ആകാശാത് പതിതം തോയം യഥാ ഗച്ഛതി സാഗരം, സർവദേവ നമസ്കാരഃ കേശവം പ്രതി ഗച്ഛതി, കേശവം പ്രതി ഗച്ഛത്യോം നമ ഇതി. അഭിവാദയേ വൈശ്വാമിത്ര ആഘമർഷണ കൗശിക ത്രയാരിഷേയ പ്രവരാൻവിത കൗശികഗോത്ര ആപസ്തംബസൂത്ര യജുശാഖാധ്യായീ ശ്രീകൃഷ്ണശർമനാമാഹം അസ്മി ഭോഃ. കായേന വാചാ മനസേന്ദ്രിയൈർവാ ബുദ്ധ്യാത്മനാ വാ പ്രകൃതേ സ്വഭാവാത് കരോമി യദ്യത് സകലം പരസ്മൈ നാരായണായേതി സമർപ്പയാമി. അച്യുതായ നമഃ, അനന്തായ നമഃ, ഗോവിന്ദായ നമഃ, കേശവ നാരായണ മാധവ ഗോവിന്ദ വിഷ്ണു മധുസൂദന ത്രിവിക്രമ വാമന ശ്രീധര ഋഷികേശ പത്മനാഭ ദാമോദര. അദ്യാനോ ദേവസവിതഃ പ്രജാവത്സാവീഃ സൗഭഗം പരാ ദുഷ്വപ്നിയഗും സുവാ വിശ്വാനി ദേവസവിതർദുരിതാനി പരാസുവാ യദ്ഭദ്രം തന്മ ആസുവാ.